ప్రాణమయ కోసము కర్మేంద్రియః పంచభీరంచితోయం ప్రాణో భవేత్ ప్రాణమయస్తు కోసః ఏనాత్మవానన్నమయోను పూర్ణః ప్రవర్తతేజసౌ సకల క్రియాసు. 167. పంచభ్యః ఐదు కర్మేంద్రియః కర్మేంద్రియములతో అంచితః కూడిన అయం ఈ ప్రాణః ప్రాణము ప్రాణమేహ కోసః భవేత్ ప్రాణమేకోసమగును. ఏన ఆత్మవాన్ దేనిచేత ఆత్మకలదిగానున్న ఏది ఆత్మగా కలిగిన దియు అనుపూర్ణ నిండిన దియు అగు అసౌర అన్నమయః అన్నమయ కోసము సకల క్రియను సమస్త క్రియలయందు ప్రవర్తతే ప్రవర్తించుచున్నదో. పి పంచభ్యః కర్మేంద్రియేః వచనాదాన విహరణోత్సర్గానందరూప ములగు కర్మలను చేయు క్రమముగా ఆకాశాది పంచభూతముల రజోంసము వలన పుట్టిన వాక్పాణిపాదపాయుపస్థాలను పేరుగల కర్మేంద్రియములతో అంచితః కూడిన ప్రాణభూత పంచక సమష్టి యొక్క ప్రాణమే కోసము రజః కార్యము వలన జనించినదియు శరీరాంత సంచారియు నగు వాయువు ప్రాణమేహ కోసః ప్రాణమే కోసము. ఇది క్షుత్తి పాశారహితమగు ఆత్మ యొక్క అపలబ్ధికి ప్రతిబంధకమగు నేను దప్పికతో బాధపడుచున్నాను నేను ఆకలిచే పీడింపబడుచున్నాను అనెడు జ్ఞానమునకు విషయమగుచున్నది. తేనేష పూర్ణ సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధ అనెడు ప్రాణమైకోసవణకమగు శృతి యొక్క అర్థమును చెప్పుచున్నాడు. ఏన ఆనందమయ విజ్ఞానమయ మనోమయ కోసముల ద్వారా ఆత్మ ప్రతిబింబమును గ్రహించుటచే ఆత్మవంతమైన ఏ ప్రాణకోసముచే అన్నమయః అన్నమయ కోసము తస్మాద్వా ఏతస్తాదన్నరసమయత్ అన్యోంతర ఆత్యా ప్రాణమయః అన్నరసమయమగు దీనికంటే అంతరమైన మరియొక ప్రాణమయాత్మను శృతిననుసరించి ఆత్మవాన్ ఆత్మ ప్రతిఫలనము కలది అనుపూర్ణ మూడు అనునది అందులకు హేతువు. స ఏష ప్రవిష్ట అనఖాగ్రేభ్యః ఈ ఆత్మ నఖాగ్రము వరకును ఈ శరీరములో ప్రవేశించియున్నది అను శృతిననుసరించియు తస్య పురుషవిధత మన్వయం పురుషవిధ ప్రాణమయము యొక్క పురుష విధత్వమును బట్టి అన్నమయము గూడ పురుషవిధముగనున్నది అను శృతిననుసరించియు ప్రాణము యొక్క పూర్ణత్వమునుసరించి ఇది పూర్ణమైనది. ఈ విధమైన హిత ప్రాప్తి హిత పరిహారార్థములకు సకల క్రియలయందును ప్రవర్తించుచున్నది. చేతనాధిష్ఠితమైననే కదా అచేతనము కార్యము చేయును. ఏ భాగమునందు ప్రాణ సంబంధముండదో ఆ భాగము నిర్వ్యాపార ముగ నుండుట లోక ప్రసిద్ధముగాన ప్రాణ సంబంధము వలననే శరీరము నందు వ్యాపారముండును. మృత శరీరమునందు ప్రాణ సంబంధము లేకపోవుటచే ఆత్మ సంబంధమును కల్పించు ద్వారము లేకపోవుటచే అచేతనత్వము వచ్చుచున్నది. ప్రాణము సమష్టి కార్యము కర్మేంద్రి 248. శ్రీవివేక చూడామణి యములు వ్యష్టి కార్యములు అనుభేదమున్నను రజోగుణ కార్యత్వమను నది సమానమేగావున కర్మేంద్రియములు ప్రాణమయాంతర్భూతము అని గ్రహింపవలేను. అవ ఇప్పుడు ఈ ప్రాణమయ కోసము కూడా అనాత్మయే అని చెప్పుచున్నాడు. నైవాత్మాయం ప్రాణమయో వాయువికారః గన్హాగంతా వాయువదస్తర్బహిరేషః యస్మాత్ కించిత్ క్వాపిన వేత్తిష్టమనిష్టం స్వం వాన్యం వాకించన నిత్యం పరతస్త్రః. 168. వాయువికారః వాయువికారమైన అయం ఈ ప్రాణమయః ప్రాణమయము ఆత్మాత్మ నైవ కాదు ఏషః ఇది వాయువత్ వాయువు వలె అంతర్బహ్యలో పలికిని వెలుపలకును గంతా ఆగత్తా వెళ్ళుచు వచ్చుచు ఉండునది. యస్మాత్ ఏ కారణము వలన ఈ ప్రాణమయము క్వాపి ఎచ్చటను ఇష్టం ఇష్టమునుగాని అనిష్టం అనిష్టమునుగాని నవేత్తి తెలుసుకొనదో. నిత్యం ఎల్లప్పుడునూ పరతంత్రః పరాధీనమై స్వం వా తననుగాని అన్యం వా అన్యమునుగాని తెలుసుకొనదో. వాయువికారః వాయువు యొక్క కార్యమైన ప్రాణమయ కోసము ఆత్మ కాజాలదు అని ప్రతిజ్ఞ అయం ఈ అందులకు ఉచ్ఛ్వాస కారణము. బాహ్యవాయువు వలె ఈ ప్రాణమేమో సమయమున లోపలికి వచ్చును, నిశ్వాస సమయమున బయటకు వెళ్ళును. ఈ విధముగా సక్రియము పరిచ్ఛిన్నము అగు ఇది సర్వవ్యాపియు, నిష్క్రియము అగు ఆత్మ కాజాలదు అని భావము. బాహ్యవాయువు వలె సక్రియము కావునను పరిచ్ఛిన్నము కావునను అని దృష్టాంత సహితమగు హేతువు చూపబడినది. అట్లే ప్రాణమయ కోసము 24 ఉత్తరార్ధమునందు అచేతనత్వము పరతంత్రత్వము అను వాటిని ప్రాణమయము అనాత్మ ఎనుటకు హేతువులుగా చూపుచున్నాడు. యస్మాత్ ఏ కారణము వలన అయం ఈ ప్రాణమయము ఇష్టమునుగాని అనిష్టమునుగాని అనగా సుఖమునుగాని దుహఖమునుగాని క్వాపి ఏ కాలమునందైనను లేదా ఏ దేశమునందైనను స్వంవాతనుగాని అన్యం ఇతరమైన దానినిగాని నవ్వెత్తి తెలుసుకొనుట లేదు. ఇది నిత్యము పరతంత్రమైనది. జీవనమునకు కారణభూత మగు యత్నము వలన కలిగిన సంచారము కలదగుటచే ఇది పరతంత్రము. ప్రాణాయామాది సమయములేందు అది నిరోధింపబడుట ప్రసిద్ధమే. కావున సక్రియత్వ పరిచ్ఛిన్నత్వ అచేతనత్వపర ధీనత్వములను హేతువులచే ప్రాణమయము ఏతద్విలక్షణమగు అనగా అక్రియము అపరిచ్ఛిన్నము చేతనము స్వతంత్రము అగు ఆత్మ కాజాలదు. ప్రాణమయము ఆత్మయేనచో అది సుషుత్యవస్థలో జాగరూకమై యున్నదిగాన చోరాదుల బాధను తెలుసుకునవలెను. ఆత్మ సర్వప్రధానముగాన తన భృత్యులగు చక్షురాదులు నిద్రపోవుచున్నప్పుడు తాను వ్యాపారము చేయుట విరుద్ధము. కావున ఈ ప్రాణమేము ఆత్మ కాదు. అవ ఇప్పుడు మనోమయమును నిరూపించుచున్నాడు.